యాభే వశిష్ఠ సృష్టి. రామ, బ్రహ్మదేవుడు అలా ఆలోచించి వెంటనే తన మనోబలం వల్ల ఇదిగో ఈ నన్ను సృష్టి చేశాడు. ఒక అలలోంచి మరో అల పుట్టినట్టుగా నేనాయనలోంచి జన్మించాను. నేను జన్మించేసరికే నా చేతిలో ఈ కమండలం ఉంది, మెడలో ఈ రుద్రాక్షమాల ఉంది, మా తండ్రిగారికి అలాగే రుద్రాక్షమాల కమండలాలున్నాయి. నేను పుడుతూనే ఆయనకు వంగి నమస్కరించాను. ఆయన వెంటనే బాబూ రా అంటూ దగ్గరకు చేరదీసి బుడుంగున నన్ను చేత్తో పైకెత్తి తను కూర్చొన్న పద్మంలోనే తనకు ఉత్తర ముఖంగా ఉన్న దళం మీద కూర్చోబెట్టాడు. నేను తెల్లగానే ఉన్నాను, ఆ పద్మదళము తెల్లగానే ఉంది. నేను దళం మీద కూర్చునేసరికి తెల్ల మబ్బుతునక మీదకి చందమామ ఎక్కినట్లుగా ఉంది. నేనొకసారి నా వంక, మా నాన్నగారి వంక చూసుకున్నాను. ఆయన జింక చర్మమే కట్టుకున్నాడు, నేను అదే కట్టుకున్నాను. ఇద్దరం ఒక్క పోలికగానే ఉన్నా. ఇక మా నాన్నగారు నన్ను ఆశీర్వదిస్తారు అనుకునే లోపలే ఉన్నట్టుండి మా నాన్నగారు కరకుదేలి, అబ్బాయి, ఒక ముహూర్తకాలంపాటు నీ మనస్సులోకి అజ్ఞానం ప్రవేశించుగాక, నీ మనస్సు కోతిలాగా చంచలమైపోవుగాక. చంద్రుడిలోకి మచ్చ ప్రవేశించినట్లుగా నీలోకి అజ్ఞానం ప్రవేశించుగాక అని శపించేశారు. నేను ఇదేమిటని అడగడం కూడా మర్చిపోయి, తెలివంతా మర్చిపోయి ఒక్కసారిగా ఉన్నట్టుండి దివాళా తీసిన షావుకారు లాగా దుహఖంలో మునిగిపోయాను. నాకీ దుహఖం ఎందుకొచ్చిందో కూడా నాకు తెలియలేదు. మామూలు సంసార మానవుడికి పట్టినట్లే చంచలమైన ఆలోచనలన్నీ నాకు పట్టాయి. ఇదేమిరా నాకిలా దుహఖం పట్టుకుందే అని నాలో నేనే కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయాను. పక్కనున్న మా నాన్నగారిని అడగాలని కూడా నాకు తోచలేదు. అలా కొంతసేపైనాక మా నాన్నగారే నన్ను దగ్గరకు తీసుకొని, నాయనా, అలా దుహఖిస్తున్నావెందుకు? దుహఖం పోయే మార్గమేదో నన్నడగరాదా? అడిగితే నేను చెబుతాగదా, నువ్వు శాశ్వతంగా సుఖిస్తావు అన్నారాయన. అప్పటికి కాని నాకు అడగాలని తోచలేదు. అప్పుడు నేను చేతులెత్తి నమస్కరించి, మహాప్రభో, ఈ దుహఖ స్వరూపమైన సంసారం నా నెత్తిమీద పడ్డది, ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా పోతుంది, నాకు చెప్పండి అని ప్రార్థించాను. అప్పుడు మా తండ్రి నాకు ఆ జ్ఞానాన్నంతా చాలా విస్తారంగా చెప్పాడు. పరమపావనమైన ఆ బోధ వినేసరికి నేను ఆయన బోధించిన జ్ఞానం లాగానే నిర్మలుడైపోయాను. ఆ విధంగా నాకు మళ్లీ పరిపూర్ణ జ్ఞానం కలిగింది. నేను స్వస్థితిలోకి వచ్చాను. అప్పుడు సమస్త జీవులకు తండ్రి అయిన మా తండ్రిగారు ఇలా అన్నారు, నాయనా, నా శాపం వల్ల నిన్ను ఆజ్ఞానిని చేసి నిన్ను ప్రశ్న వేసేవాణ్ణిగా తయారు చేశాను, ఎందుకిలా? ఆయ్సర్, అరవే ఒక్క చేశానంటే సృష్టిలో రాబోయే జనులందరికీ ఈ జ్ఞానసారం నీ ద్వారా అందాలని ఇలా చేశాను. నేనీ ఉపదేశం చేయకముందు మకిలి పట్టిన బంగారంలాగా ఉన్నావు నువ్వు. ఈ ఉపదేశం చేశాక మేలిమి బంగారం అయిపోయావు. కనుక ఓ పుత్ర, ఇక నీవిప్పుడు భూమి మీద జంబుద్వీపంలో భారతవర్షానికి వెళ్ళు. అక్కడ ఉండి లోకులందరినీ అనుగ్రహించు. ప్రస్తుతం భారతవర్షంలో జనులంతా వేదోక్త కర్మకాండ తత్పరులై ఉన్నారు. వాళ్లందరికీ నువ్వు తెలివిగా జ్ఞానబోధ చెయ్యాలి. తెలివిగా అని ఎందుకంటున్నానంటే, ఒక రకమైన మంచి అజ్ఞానంలో పడి సత్కర్మలు చేసేవారి మనసులను ఒక్కసారిగా విరిచేయకూడదు. అందువల్ల వారికి కర్మకాండ ద్వారానే ఆ క్రమంలోనే బోధచేసి వారి మనస్సులకు వైరాగ్యం కలిగేటట్టు చేయాలి. వారి ప్రజ్ఞ వికసించి జ్ఞానవిచారణ చేసేటట్టు చెయ్యాలి. ఆ విచారణ వల్ల వారికి యథార్థ జ్ఞానం కలిగి శాశ్వతానందం లభించేలాగా చెయ్యాలి. నువ్వీ రకంగా ఉపదేశం చెయ్యాలి. రామ, మా తండ్రిగారు ఈ కల్ప ప్రారంభంలో నాకు ఈ విధంగా ఆజ్ఞ చేశారు. అందువల్ల ఈ కల్పం చివరిదాకా ఇలాగే అర్హులైన వారికి జ్ఞానోపదేశాలు చేస్తూనే ఉంటాను. ఇదే నా కర్తవ్యం. కర్తవ్యమస్తి న మమేహ హి కించిదేవ స్థాతవ్యమిత్యతమన భువి సంస్థతో స్మీ సంశాంతయా సతత సుప్తధియేహ వృత్యా కార్యం కరోమి న చకించిదహం కరోమి ముడోట్వ్యం ప్రడోట్స పది శ్లో. రామ, నిజానికిది నా కర్తవ్యమేమీ కాదు. నాకసలు కర్తవ్యమే లేదు. ఎందుకంటే నాకు కర్మ వల్ల పొందవలసింది ఏమీ లేదు, నేను మనస్సుని దాటి వెళ్లిపోయాను, అయినా ఉండాలని ఇక్కడ ఉంటున్నాను. బుద్ధివృత్తి పూర్తిగా శాంతించిపోయింది, అంటే అణగారిపోయింది. అయినా ఆర్జులైన ఈ జనుల యొక్క బుద్ధిని అనుసరించి ఏవేవో పనులు చేస్తున్నాను, అంటే వారి దృష్టిలో కర్తగా కనిపిస్తున్నాను, అంతేగాని నా స్వబుద్ధితో ఏమీ చేయటం లేదు. రామ, ఇదే నా స్థితి.